పెంది కుమ్మారమ్మ పిలిచింది ఊగాలి చిరుగాలి ఉయ్యాలలో చెరి సగమై సగమొకటై చెరి సగమై సగమొకటై ఆహాహా కొండ కొన పిలిచింది కుమ్మారమ్మ పిలిచింది ఊగాలి చిరుగాలి ఉయ్యాలలో సగమై సగమొకటై ఆహాహా కొండ కోన పిలిచింది కుమ్మారమ్మ పిలిచింది అద్దుకు పొమ్మనే చెరి సగమై సగమొకటై చెరి సగమై సగమొకటై ఆహాహా కొండ కోన పిలిచింది కుమ్మారమ్మ పిలిచింది ఊగాలి చిరుగాలి ఉయ్యాలలో చెరి సగమై సగమొకటై వనచేజంటపై ఉరికే చలిని వనచేజంటపై ఉరికే చలిని వెలిదేసి కౌగిట కాగాలిక